సూక్ష్మక్రిములు పుస్తకం 12వ భాగం. చదునైన వెడల్పాటి పళ్ళల్లో పరిశుద్ధమైన అగర్ అగర్ పోసేవాడు. అది చల్లబడి గట్టిపడేది. బ్యాక్టీరియా ఉన్న రసాన్ని దాని మీద కొద్దిగా పరిచేవాడు. సన్నగా పరచటంతో అది ఇక్కడొకటి అక్కడొకటి అలా దూరదూరంగా ఉండేవి. ఎక్కడున్నవో అక్కడే అగర్ అగర్లో పెరిగేవి, కానీ పెద్దగా కదలలేకపోయేవి. ఎక్కడ వేసిన బ్యాక్టీరియా అక్కడే పెరిగి పెద్దయ్యేది. అవే కాక వాటి వంశాంకురాలు కూడా అక్కడే వర్ధిల్లేవి. ఆ సంతతికి మూల విరాట్టు అయిన బ్యాక్టీరియా దాని సంతతితో కలిసి వంశపారంపర్యంగా ఒకే చోట స్థిరనివాసం ఏర్పరచుకునేది. అలా పెరిగిన బ్యాక్టీరియా సమాజాలని కోక్ వేర్వేరుగా పరీక్షిస్తూ వచ్చాడు. వాటిలో ఏ సమాజం వలన వ్యాధి కలుగుతోందో పరిశీలించాడు. ఇలా క్రమంగా టీబీకి కలరాకి కారణాలైన బ్యాక్టీరియాలని కనుక్కున్నాడు. బ్లాక్ డెత్కి కారణమైన బ్యాక్టీరియాని కూడా అదేవిధంగా కనుక్కున్నాడు. ఒకసారి రోగకారక క్రిమి దొరికాక దాని సహాయంతో రోగాన్ని అరికట్టే పద్ధతులు రూపొందించవచ్చు. పాశ్చర్ కనిపెట్టిన బ్యాక్టీరియాని వేడి చేసి క్షీణింపజేసే పద్ధతి ఒకటి. కోక్ సహచరుడైన ఎమిల్ అడాల్ఫ్ ఫ్యాన్ బెహ్రింగ్ అనే జర్మన్ డాక్టర్ మరో పద్ధతిని కనుక్కున్నాడు. రోగాన్ని నిరోధిస్తూ ప్రాణి తన దేహంలో కల్పించుకున్న శక్తి దాని రక్తంలో కేంద్రీకరించబడి ఉందని బెహ్రింగ్ కనుక్కున్నాడు. బ్యాక్టీరియా ఏదో విషాన్ని రక్తంలోకి వెలువరించేది, అదే రోగాన్ని కలగజేస్తోంది. ఆ విషాన్నే టాక్సిన్ అంటారు. ఆ టాక్సిన్ నుండి రక్షణగా రక్తంలో తయారైన భద్రతా పదార్థాన్ని యాంటీటాక్సిన్ అంటారు. ఉదాహరణకి ఓ జంతువు టెటనస్ అనే రోగంతో బాధపడుతోందనుకుందాం. ఇది టెటనస్ బ్యాక్టీరియా మూలంగా వస్తుంది. ఆ జంతువు నుండి కొంచెం రక్తం తీసుకోవాలి. ఆ రక్తం మీద కొన్ని సంస్కారాలు చేసి అందులోని యాంటీటాక్సిన్ని బయటికి తీయాలి. ఇప్పుడు ఆ యాంటీటాక్సిన్ని రోగం గల జంతువులోకి ఎక్కిస్తే దాని నిరోధక శక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ జంతువులోకి టెటనస్ బ్యాక్టీరియా ఎక్కించినా కూడా దానికి టెటనస్ రాదు. ఆ జంతువుకి తాత్కాలిక రోగ నిరోధకత ఏర్పడుతుంది. అదేవిధంగా ఇతర వ్యాధులకి కూడా యాంటీటాక్సిన్లు రూపొందించగలమా అని ఆలోచించాడు బెహ్రింగ్. ఆ రోజులలో తరచూ పిల్లలకి వచ్చే వ్యాధి డిఫ్తీరియా. బెహ్రింగ్, అతడి మిత్రుడు పాల్ ఎహర్లిక్ అనే మరో జర్మన్ డాక్టర్ డిఫ్తీరియా బ్యాక్టీరియాని జంతువుల్లోకి ఎక్కించి ఆ జంతువుల రక్తాన్ని తీసుకునేవారు. ఆ రక్తంలో డిఫ్తీరియా యాంటీటాక్సిన్ ఉంటుంది. ఆ విధంగా 1892లో పెద్ద మోతాదులో డిఫ్తీరియా యాంటీటాక్సిన్ తయారయ్యింది. ఈ మందు పిల్లలకి డిఫ్తీరియా రాకుండా కాపాడటమే కాక వచ్చిన పిల్లలకి నయం చేస్తోంది కూడా. క్రమంగా మనుషుల్లో డిఫ్తీరియా భయం పోయింది. బ్యాక్టీరియా మీద ఎహర్లిక్ మరో విధంగా దండయాత్ర మొదలుపెట్టాడు. బహుశా రోగకారక క్రిమిని నిర్మూలించే రసాయనాలు ఉన్నాయేమో, వాటిని రోగిలోకి ఎక్కిస్తే రోగికి హాని కలగకుండా ఆ క్రిమిని మాత్రమే నాశనం చేస్తాయేమో. 1909లో ఆర్ఫ్నమైన్ అనే మందును అతడు అతని సహచరులు కనుక్కున్నారు. అది సిఫిలిస్ అనే రోగాన్ని కలగజేసే బ్యాక్టీరియాని నాశనం చేస్తోంది.